జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామనామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్ధవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఆరంభించుకున్నాం. గోవిందరాజీయ వ్యాఖ్యానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న ఆయన ప్రార్థన చేసినటువంటి హయగ్రీవస్వామి, దాంట్లో రెండు విషయాలు నేను చెప్పలేకపోయాను. ఆ రెండు తర్వాత ఆయన ఉండేటటువంటి ఒక చిత్రము చూస్తే ఇంకా ఎక్కువగా ఈ విషయాలు తెలిసినటువంటి ఉన్నాయి. ఎలాగో నెట్లో ఉంటుంది కనుక బార్నీ ఉండేదే, అందుకని మళ్ళీ చెప్పాలనుకున్నాను. ఆయన వందే సుందరం ఇందు మందురం అన్నాడు. ఆయన అది మందిరం కాదు, మందురం అంటే చంద్రుడు, మందురం అంటే వాజిశాల అంటారు, అంటే గుర్రాలు ఉండేటటువంటిది, గుర్రాలని కట్టేసేదాన్ని మందురము అంటారు. అంటే చంద్రుడే ఆయనకి నివాసమట. అంటే ఆయన ఫోటో చూస్తే ఒక చంద్ర వంక మీద కూర్చొని ఉంటాడు ఆయన, అది ఒకటి. అలాగే ఆయన దేవతలు ఆనందాన్ని కల్పించేవాడు, పాలసముద్రం వంటి తెల్లని శరీరం కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, చిన్ముద్ర పట్టుకుని ఉంటాడు. అలాగే శంఖము, చక్రము, పుస్తకము, తర్వాత శ్రీ కూడా ఉన్నది అక్కడ. శ్రీ పుస్తక అంచత్కరం, శ్రీదేవి లక్ష్మీదేవిని కూడా అలా చేతితోనే ఆయన అలా పట్టుకుని ఉంటాడు, తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటాడు. అటువంటి అశ్వవక్త్రుడు ఆయన, నా యొక్క కార్యసిద్ధి కొరకు ఆయనకు నమస్కరిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. అలాగే రామాయణం వాటి పేర్లు చెప్పారు. అది బాలకాండకి మణిమంజీరము అని ఆ వ్యాఖ్య పేరు, అలాగే అయోధ్యకాండకి పీతాంబరము అని, ఈ అరణ్యకాండకి రత్నమేఖల, ఆ వివరాలు కూడా చెప్పుకున్నాం. ఇక పూర్వ పరామర్శ సంగతి అంటారంటే ఒకదానికి ఒకదానికి మధ్యలో లింకు, ఈ లింకు ఉండాలి. దాదాపు ఇది లేకుండానే అందరూ కూడా చాలామంది చెప్పేస్తూ ఉంటారు. వెనకకి ముందుకి కూడా లింకు ఉండాలి. అలా భగవద్గీత 700 శ్లోకాలు దేనికి దానికి కానీ చెప్పేసే మహాత్ములు కూడా ఉన్నారు. అవి ఏమైనా సందర్భానికి చెప్పుకోవటం వేరు, ఒక గ్రంథాన్ని చెప్పుకునేటప్పుడు ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది, దాన్ని సంగతి అంటారు. అది చెబుతూ ఉన్నాడు ఆయన. అంటే పూర్వకాండలో ఏం చెప్పారంటే అది చెబుతున్నాడు. ఏవం పూర్వస్మిన్ కాండే జగజ్జన్మాదికారణస్య వేదాంత వేద్యస్య బ్రహ్మణో నిరస్త సమస్త అవిద్యత్వం నిత్యానంద పరిపూర్ణత్వం నిఖిల అంతర్యామిత్వం నిరతిశయ ఔజ్వల్యం నిరుపమ ధర్మ ప్రవర్తకత్వం ఇత్యాది అనంత కళ్యాణ గుణజాతం ఉపవర్ణితం, ఇలా వర్ణింపబడింది అంటూ ఉన్నాడు ఆయన. జగజ్జన్మాది కారణం అంటే ఈ జగత్తుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వాడు, అలాగే వేదాంతముల చేత తెలియదగినవాడు, వేదాంత వేద్యుడు అటువంటి బ్రహ్మ, పరబ్రహ్మ యొక్క నిరస్త సమస్త అవిద్యత్వం. అవిద్య అనేటటువంటిది అది ఆవరించింది అని అంటే అది ప్రకృతి తెలియనీయకుండా చేస్తుంది అనేక విధాలుగా. అది సమస్త అవిద్యలు మొత్తము ఎన్ని రకాలుగా ఉంటాయో అవన్నీ కూడా నిరసించినవాడు అన్నమాట. ఆయనకి మోహం లేదు, అలాగే భ్రాంతి లేదు, ఏమీ లేదు రామునికి. అది ఒకటి చాలా స్పష్టంగా చెబుతూ ఉంటారు. ఇది చాలామంది రాముడికి ఏదో మోహం కలిగిందని అందుకే యోగ వాసిష్టం వచ్చిందని చెబుతూ ఉంటారు. అది పూర్తిగా కల్పితం కనుక దయచేసి వాటిని గమనించండి. నిత్య ఆనందుడు, నిరంతరము కూడా ఆనందమే ఆయనకి పరబ్రహ్మ. కనుక ఆయన ఏనాడు దుఃఖపడటం అనేటటువంటిది ఏదైనా మానవుడిగా మనకి కనిపిస్తూ మనకి కనిపించడమే తప్ప ఆయనకి ఉండదు. అది పరిపూర్ణుడు, ఆయనకి ఇది కావాలి, ఇది అవసరం లేదనేది ఏం లేదు, ఏదో రాజ్యము పోయింది అనే బాధ అలాంటిది అంటూ ఏమీ ఉండదు ఆయనకి. అలా తెలుసుకోవాలి. నిఖిల అంతర్యామిత్వం, అందరి ఎందు ఆయనే ఉంటాడు కనుక అందరి హృదయాలు ఆయనకు తెలుసు. ఆయన దగ్గర ఏదో భరతుడు ప్రతిజ్ఞలు చేసినా, లేదు కైక ఏమి కోరినా, ఎవరు ఎలా చేశారో మంధర దశరథుడు అందరి సంగతులు తెలుసు ఆయనకి. కానీ ఏది కూడా తెలియనట్లుగానే ఉంటాడు. నిరతిశయ ఔజ్వల్యం, ఆయన యొక్క ఉజ్వలత్వము అంటే కాంతి, ఆ తేజస్సు అది నిరతిశయం, ఇక మరెక్కడా ఉండదు. ఆయన చూస్తే ఎవరైనా సరే చెయ్యతి దండం పెట్టాల్సిందే అలా ఉంటాడు. నిరుపమ ధర్మ ప్రవర్తకత్వం, ధర్మప్రవర్తకత్వము, ధర్మాన్ని అసలు ఏమాత్రము కూడా తప్పేది లేదు. నేను పరమాత్మని, నేను స్వతంత్రుడని, నేను ఏది చేస్తే అది ధర్మము అన్నట్లుగా ఉండడు ఆయన. లోకాన్ని అనుసరించినటువంటి, నేను ఏది చేస్తే అది ధర్మము అన్నవాడు శ్రీకృష్ణుడు. ఆయన అన్నాడు ఆ మాట, ఆయన ఏది చేస్తే అదే ధర్మం. కానీ రాముడు మానవుడుగానే ఉన్నాడు ఆయన, కనుక తాను ధర్మాన్ని ఆచరించాడు. ఈ తేడాలు తెలుసుకుంటూ ఉండాలి. అది నేను ఎన్నోసార్లు విన్నవిస్తూనే ఉంటా. ఇది చరిత్ర, రాముడు ఇలాగే ఉన్నాడు, ఆయన దైవమే దాంట్లో సందేహం లేదు, కానీ మనిషిగానే ప్రవర్తించటము, మనిషిగా ఉండటమే నాకు ఇష్టము అనటము ఏమిటనంటే మనిషి కూడా దేవునితో సమానుడని తెలియచేయటానికి ఆయన చేసింది. ఇటువంటి కళ్యాణ గుణములు ఇవి. కళ్యాణం అంటే శుభము, మంగళము. ఇటువంటి గుణముల యొక్క జాతము, గుణజాతము అని అంటే సమూహం, ఒక్కొక్క గుణములో అనేక రకాలు ఉంటాయి. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ సౌశీల్యము అని అంటూ వరుసపెట్టి ఇలాంటివి ఒక్కొక్క దాంట్లో మళ్ళీ అనేక రకాలు, అవన్నీ కూడా ఉపవర్ణితం వర్ణించారట రెండు కాండముల్లో, బాల అయోధ్యలో ఇంతవరకు జరిగిన దాంట్లో. ఇక అంటే రాముని యొక్క గుణములను తెలుసుకోవటం ప్రధానం రామాయణంలో అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు కదా, దాని సారం ఏమిటి ఒక్క మాటలో చెప్పండి, ఇప్పుడు ఇలా అంటూ ఉంటారు. ఏమిటి సారము రామాయణానికంటే రాముని గుణములను తెలుసుకోవటం. రాముని గుణములే వర్ణించాడు వాల్మీకి, మొదటి నుంచి అదే, ఆ గుణాలనే తెలుసుకోవాలి. ఇదానీ ఇక ఇప్పుడు సజ్జన సంరక్షణ రూపం, సత్పురుషులను రక్షించటము అనేటటువంటి ధర్మ విశేషం, ధర్మము విశేష ధర్మము అన్నమాట. అంటే ఎవరిని రక్షిస్తాలి, ఎవరిని రక్షించకూడదు అనేటటువంటి విషయాలను ఆయన తన ప్రవర్తనలో చూపుతూ ఉంటాడు. అది ఆయన ఏది చూపిస్తే అదే, అంటే రాముడు అలా చేస్తాడు కనుక అది ధర్మము, అది విశేష ధర్మము. రెండు తెలుసుకోవాలి, సామాన్య ధర్మం ఉంటుంది, విశేష ధర్మము ఉంటుంది. ఇక ముందు ముందు ఈ కథలలో కనుక వాటిని ఆరణ్యకాండ ఆరభ్యతే, దాన్ని అభిధాతం తెలియచేయటానికే ఆరణ్యకాండ మొదలుపెట్టబడుతూ ఉన్నది. యద్వా మరొక విధంగా కూడా చెప్పుకుందాం. పూర్వకాండే పితృవచన పరిపాలన రూపో ధర్మ సద్భిహి అనుష్ఠాతవ్య ఇది ప్రాధాన్యేన దర్శితం. పూర్వకాండలో పితృవచన పరిపాలన, తండ్రి మాటను చేసి తీరాలి, తండ్రి మాటను పరిపాలించాలి అంటే చెయ్యాలి, ఇది ధర్మము. ఈ ధర్మాన్ని సత్పురుషులు అనుష్ఠించాలి అని తెలియచేశాడట. ప్రధానంగా మనకి అది తెలియజేయబడింది. అథ అంటే ఇక తర్వాత సజ్జన సంరక్షణ రూపం ధర్మ విశేషం ప్రతిపాదయితం ఆరణ్యకాండ ఆరభ్యతే. ఇవి సజ్జన సంరక్షణం ఇందాకే చెప్పారు, చెప్పినా మళ్ళీ చెప్తూ ఉన్నారన్నమాట. అంటే అంతకు ముందుది చెప్పలేదు కదా అని. పూర్వకాండలో తండ్రి మాట వినాలి అనే సంగతి చెప్పారు. ఏకీకాండలో ఇలా చెప్తూ ఉన్నారు అంటున్నారు. ఎలా? ప్రవిశ్య ఇచ్చాది. ప్రవిశ్య అనే శ్లోకంతో ఆరంభించి, ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యం ఆత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తాపసాశ్రమ మండలం. ఈ పదాల మీద అర్థాలు ఆయన చెబుతూ ఉంటారు. అది వ్యాఖ్యానం. ఇక ప్రవిశ్యతు తూ అన్నారట ఇక్కడ. అంటే తూ అనేది సంస్కృత భాషలో తూ హీ చ స్మాహ వై అనే పదములు పాదపూరణకి ఛందస్సులో ఒక అక్షరం. ఇప్పుడు అనుష్టుప్ ఛందస్సు 8 అక్షరాలు ఉండాలి. 7 అక్షరాలతోనే ఆ చెప్పబోయే అర్థం సరిపోయింది అనుకోండి ఆ విభక్తులు అవిని, అప్పుడు చ అనో తూ అనో హా అనో ఏయో కొన్ని వేస్తారు. కానీ వాల్మీకిలో ఈ రచనలో ప్రతి ఆ అవ్యయములు అంటారు వాటిని, ఆటికి కూడా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఆ పద ప్రయోగములో కూడా విశేషం ఉంటుంది. ఇక్కడ ప్రవిశ్యతు మహారణ్యం, ప్రవిశ్య అనేటటువంటిది చాలు, అంటే ప్రవేశించాను అని. ఇక్కడ తూ అనేది ఏమిటనంటే పూర్వ అరణ్య వైలక్షణ్యం జ్యోతయతి. ఇతర అరణ్యాలు ఉన్నాయి అంటే ఇంతకుముందు చిత్రకూటంలో అక్కడ కొన్ని ఆయన దాటుకుంటూ వచ్చాడు, వాటికంటే విలక్షణమైనదట ఈ దండకారణ్యం. బాగా దట్టమైనటువంటిది అది తెలియబడుతూ ఉన్నది. మహారణ్యం అన్నారు అంటే ఇతర దురవగాహం, ఇతరులేమి ప్రవేశించటానికి ఇది తేలికైనదేమి కాదు, చాలా కష్టసాధ్యము దాంట్లో ప్రవేశించి అక్కడ ఉండాలి అని. అంటే దండకారణ్యం ఈ పదానికి ఏమిటి అర్థం అంటే దండకస్య రాజ్యం అరణ్యం, దండకుడు అనేటటువంటి రాజు యొక్క అరణ్యం ఇది. శుక్రశాపాతు అరణ్యభూతం జనపదం ప్రవిశ్య. శుక్రుని యొక్క శాపం చేత, అంటే శుక్రుని కుమార్తెను ఇతడు బలవంతం చేస్తాడు అందుకని ఆయన శపించాడు. మట్టి వర్షం కురుస్తుంది అక్కడ, అదంతా అడవైపోయింది అతని రాజ్యం అంతా కూడా. అతని పేరు మీదే ఆ అరణ్యం ఇప్పటికీ ఉంది, దండకారణ్యం మహారాష్ట్రలో. దాంట్లో ప్రవిశ్య ప్రవేశించను. అరణ్యభూతమైనటువంటి జనపదం, జనులు కూడా అక్కడక్కడ ఉంటారు, ఇది జనపదము. ఇంకా ఎక్కువగా ఉన్న చోటని జనస్థానము అంటారు. ఆ పదాలకి ఆ మాటలు అప్పుడు ఆ రోజుల్లో ఉన్న వాటిని అలా పదముల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. సంస్కృత భాషే గొప్పది, ఆ మాట చేతనే దాని అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఆ అర్థాన్ని తెలియచేసే మాటే ఉంటుంది అసలు అక్కడ. ఇప్పుడు అన్నీ కూడా వంకర్లు అయిపోయినాయి. ఇప్పుడు పేర్లు కానీ ఇప్పుడు పెట్టేవి కానీ అసలు చూడండి ఎన్ని రకాలుగా ఉంటాయో అసలు అవి. అంటే ఈ పదాలకి అర్థాలు అనేవి పోయినాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు అసలు పదాలే పోయినాయి, అక్షరాలే పోయినాయి. ఈ కంప్యూటర్లు ఈ ఫోనుల్లో ఇవి వచ్చిన తర్వాత ఒకటి కొడితే ఒకటి పడతానూ ఉంటుంది. అసలు కొందరేమో దానికి ఏ అక్షరాలో దీర్ఘాలు ఏయో పొట్టి ఏయో పొడుగు ఏయో దేని కింద ఏది వస్తో ఏమీ తెలియకుండా పోయింది. వాటి అవసరాలు కూడా లేకుండా పోయినవి. ఇప్పుడు కావాల్సిందల్లా ఏమిటంటే ధనము, డబ్బు ఉంటే చాలు. ఏదో ఒక వస్తువు తెచ్చుకోవటం, పోతే అవతల పడేయటం, ఏదో ఒక రూపంగా డబ్బు సంపాదించడం. ఈ తీరులో అంతా కూడా పెరిగిపోయి ఉన్నది. అయితే తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు కొందరు ఉన్నారు కనుక వారి కోసమై యథార్థమైనటువంటి గాథను మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది జనపదము. ఆత్మవాన్ అంటే ధైర్యవాన్, ధైర్యము కలవాడు. ఇప్పుడు కొందరు రామాయణాన్ని చూసుకుంటున్నారు, వినేవాళ్ళు చాలామంది విద్వాంసులే ఉన్నారు, పండితులు. అలాగే రామాయణం, వాల్మీకి రామాయణాన్ని కూడా దగ్గర పెట్టి చూసుకుంటే ఈ పదాల అర్థాలు కూడా తెలుస్తూ ఉంటవి అని మనవి చేస్తూ ఉన్నాను. రామాయణాన్ని కూడా చూసేవారు ఉన్నారు కనుక. కనుక ఆత్మవాన్, ఇక్కడ శ్లోకముల్లో ఉన్న మాట అది. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యం ఆత్మవాన్, ఇది క్రమాన్వయంతో వస్తూ ఉంటారు ఇక్కడ. వరుసనే చెప్పుకుంటూ ప్రతి పదం మీద అర్థాన్ని చెబుతూ వస్తారు. కనుక ఆత్మవాన్ అంటే ధైర్యము కలవాడు రాముడు, కనుకనే ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఆయన పరమాత్మ కదండి, ఆయనకేంటి అని ప్రత్యేకించి చెప్పాలంటే మళ్ళీ ఆ పరమాత్మ సంగతిని అంతర్యామిత్వం ఎలా ఉంటుందో అలాగే దానిని అలా ఉంచుకోవాలి అంతేకాని ఆ పరమాత్మను ఒక మాట చెప్పారు కదా ఇక చెప్పవసరం లేదని అనుకోకూడదు. ఇక్కడ ధైర్యము కలిగినటువంటి వాడు రాముడు మనిషిగా ఆయన ఇక్కడ ఆయన పాత్రను పోషిస్తున్నాడు. ఇక దురవగా దురవగాహ మహాగహన ప్రవేశేపి అజనిత భయలేశ ఇత్యర్థ. ఎందుకని ధైర్యం అని అంటే దురవగాహమట ఆ అరణ్యము ప్రవేశించటానికి వీలు కాదు. అటువంటి దానిలో అజనిత భయలేశ, భయలేశము ఏమాత్రము కూడా భయము అనేది లేదు, అలా ప్రవేశించాడు అంటూ ఉన్నారు. తత్ర హేతుమాహ, ఎందుకనయ్యా భయం లేదు అని అంటే దానికి ఏమిటి హేతు అంటే దుర్ధర్ష ఇతి, ఆయన దుర్ధర్షుడు. ఏమిటి దుర్ధర్షుడు అంటే హింస్రాదివి అప్రధృష్య ఇత్యర్థ. హింస్ర, హింస కాదు ఇది, హింస్ర అంటే సా కింద కూడా రావొత్తుంటుంది. హింస అంటే ఇతరులను పీడించటం. ఇప్పుడు హింస్ర అంటే పీడించేవాడు వ్యక్తి అన్నమాట. అంతకుముందు గుణము, ఇప్పుడు వ్యక్తి, జాతి అంటారు దీన్ని. ఈ పదాలకు అర్థాలు కూడా అలాగే ఉంటాయి. జాతి, ద్రవ్యము, గుణము ఇలాంటివి, ఇవి చాలా ఒకటి మహాభాష్యంలో చెబుతాడు పతంజలి శబ్దానుశాసనం అంటూ. ఎంత తెలిస్తే కానీ అది అర్థం అవటానికి వీలవుతుంది, భాష తెలియాలి. మరి ఇదంతా సరే అంత గొప్పదనుకుందాంలే. హింస్ర అంటే హింస చేసేవారు అప్రధృశ్య అట్లాంటి వారు చేత ఏమాత్రము కూడా కదపటానికి కూడా వీళ్ళు కానటువంటి వాడు రాముడు. రామ అంటే రాముడు అటువంటి వాడు. తాపసానాం తపస్వినాం ఆశ్రమ మండలం ఆశ్రమ సమూహం. ఇక్కడ ఆశ్రమ మండలం అంటే ఆశ్రమము యొక్క సమూహము. దదర్శ, దర్శించెను రాముడు, దర్శించెను. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యం ఆత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తాపసాశ్రమ మండలం. ఇది శ్లోకం. ఒక్కొక్క శ్లోకము కంటే కొన్ని కొన్ని అన్నీ అలా అని కాదు, చాలా భాగము పదప్రయోగములు కానీ అర్థ విశేషములు కానీ ధ్వనులు కానీ ఎన్ని గుప్పించి వాటంతట వచ్చేస్తూ ఉంటాయి. ప్రయత్నం చేసి వాల్మీకి రచన కాదు, ఆయన అలా భావించుకుంటూ పోతూ ఉంటే శ్లోకాలు అవి అల్లుకుంటూ అవే వాటంతటవే వెళ్ళిపోతూ ఉంటాయి. అంతటి గొప్ప రచన వాల్మీకి రచన. దాంతోపాటు ఇతరాన్ని మనము భావించటానికే అవకాశం ఉండదు. వాళ్ళని తక్కువ చేయటం అని కాదు, ఎవరు గొప్పవారిదే, ఎవరి స్థితి వారిదే, కానీ వాల్మీకిది మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి మార్గము, తేలికగా ఉన్నట్లు ఉంటుంది, అందుకోవటం చాలా కష్టము. ఏమన్నారు పెద్దలు అని అంటే ఏదో కొంచెం కాళిదాసు లాంటి వాళ్ళు కొద్దిగా అందుకోగలిగారు అంటారు. మరి అంటే మహాకవి కదా కాళిదాసు, ఆయన కొద్దిగా అందుకోగలిగాడు అని అంటే వాల్మీకికే గొప్పతనం, ఆయనకి గొప్పతనమే. కాళిదాసుకి ఇంకా ఎందరో మహామహాకవులు ఉన్నారు, కొంచెం కొంచెం అలా దానిని అందిపుచ్చుకున్న వాళ్ళు ఉన్నారని కూడా చెబుతూ ఉంటారు. ఇంకా విశేష విషయాలని చూద్దాం. కథాభాగంలో మళ్ళీ మనం పరుగులు తీసుకుంటూనే ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం. జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ.